మెదడు చరిత్ర పుస్తకం 5వ భాగం. ఇక్కడే నాడీ విజ్ఞానం యొక్క పురోగమన పథంలో మనకు ఒక విడ్డూరం, ఓ వైపరీత్యం కనిపిస్తుంది. ఏ రంగంలోనైనా ఆ రంగానికి చెందిన అత్యంత కీలకమైన సమస్యలని, అతి ముఖ్యమైన ప్రశ్నలని వీలుగా పక్కన పెట్టేసి కాస్త సులభమైన సమస్యలను మాత్రమే శోధిస్తూ ఓ రంగం వేగంగా పురోగమించడం విశేషం. పూనకం పట్టిన వాడిని వేపమండలతో బాధి వాడిలోని దెయ్యాన్ని వెళ్ళగొట్టినట్టు డేకార్త్ ఆ విధంగా శరీరంలోని మనసును బహిష్కరించేశాడు. ఓ గడియారంలాగానో ఓ ఆవిరి యంత్రంలాగానో మెదడు కూడా ఓ యంత్రమే. దాని క్రియలకి అడుగున ఉన్న భౌతిక ధర్మాలేమిటో కనిపెడితే మెదడు రహస్యాలు బయటపడతాయంటూ భౌతిక శాస్త్రవేత్తలని మెదడు పరిశోధన దిశగా ప్రోత్సహించాడు. ఈ దెబ్బతో ఒక విధంగా సమస్య మరింత జటిలం అయ్యింది. మునుపటిలా దేహం లోపల కొలువై ఉంటూ కర్మలు చేస్తున్నది ఆత్మే అంటూ ఫిలసాఫికల్గా ఏదో వాగేసి, సరే అయితే ఆత్మను చూపించు అంటే అది కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు, నిప్పులో కాలదు, నీటిలో నానదు, గాలిలాగా మారదు అంటూ ఏవేవో మాయమాటలు చెప్పి తప్పించుకునే సౌకర్యం ఇప్పుడు చేజారిపోయింది. దేహకర్మలని మెదడు చేయిస్తోంది. అది ఎలా చేయిస్తోంది? మన కళ్ళు చూసే దృశ్యాలని మెదడు అర్థం చేసుకుంటోంది. ఎలా అర్థం చేసుకుంటోంది? ఈ విధంగా శరీర కర్మలని మెదడు ఎలా శాసిస్తోందో, మెదడులోని ఏ భాగాలు ఏ పనులు చేస్తున్నాయో అన్నీ వివరంగా పరిశోధించి తేల్చుకోవలసిన ఆగత్యం ఏర్పడింది. ఈ దిశలో మొదటి అడుగు వేసిన వాడు ఫ్రాన్స్ జోసెఫ్ గాల్ అనే ఓ జర్మన్ వైద్యుడు. మానవ లక్షణాలలో ప్రతి ఒక్కదానికి ప్రతినిధిగా మెదడులో ప్రత్యేక స్థానాలు ఉంటాయని గాల్ నమ్మాడు. అఖిలమై, అనన్యమై, అనిర్వచనీయమై, నిరాకారమై, నిత్యమై, నిఖిలమై వెలుగొందే ఆత్మ ఒక పక్క, ఒక్కొక్క కార్యాన్ని ఒక్కొక్క విభాగం చేసే మెదడు మరో పక్క. ఈ రెండిటి తీరు తెన్ను పూర్తిగా భిన్నం అన్నట్టు అయ్యింది. మెదడులో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క క్రియకి బాధ్యత వహిస్తుంది అని భావించాడు ఫ్రాంచ్ గాల్. అంతేకాదు, మెదడులో ఆ ప్రాంతం యొక్క పరిమాణం ఆ వ్యక్తిలో ఆ లక్షణం యొక్క గాఢత మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఉదాహరణకి, మెదడులో ఒక ప్రాంతం వ్యక్తిలోని దయాగుణాన్ని శాసిస్తుంది అనుకుందాం. ఆ వ్యక్తి విపరీతంగా దయాగుణం కలవాడైతే అతడి మెదడులో ఆ దయాగుణ ప్రాంతం బాగా విస్తారంగా ఉంటుందన్నమాట. అదే బాగా కుటిల సంకుచిత స్వభావం గలవాడిలో అయితే అదే ప్రాంతం బాగా కుంజించుకుపోయి ఉంటుంది. అక్కడితో ఆగక గాల్ తన వాదనలో మరో మెట్టు ఎక్కాడు. వ్యాకోచించిన మెదడు ప్రాంతాలు పైన ఉన్న కపాలం మీద ఒత్తిడి చేస్తాయి. దానితో కపాలం యొక్క ఆకారంలో కూడా మార్పులు వస్తాయి. ఆ కారణం చేత విస్తారమైన దయాగుణ ప్రాంతం ఉన్న వ్యక్తిలో ఆ ప్రాంతానికి పైన ఉన్న కపాలం కాస్త ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. కనుక తల మీద బొడిపెలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తే దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పవచ్చు అనేవాడు గాల్. గాల్ రూపొందించిన ఈ చిత్రమైన శాస్త్రం పేరు ఫ్రీనాలజీ. ఇదంటే గిట్టని వాళ్ళు దీనిని బంపాలజీ అని కూడా అనేవారు. ఆది నుండి కూడా ఈ శాస్త్రాన్ని ఓ కుహనా శాస్త్రంగానే ఎరిగిన వారు పరిగణించేవారు. అయినా జ్యోతిష్యం, హస్త సాముద్రికం మొదలైన రంగాలలాగానే ఈ రంగానికి ప్రజల్లో ఒక వర్గం నుండి గొప్ప ఆదరణ ఉండేది. ఆ ఆదరణ ఇటీవల కాలం వరకు కూడా నిలిచింది.